ఓంకారమే రూపం వేదాలకే ప్రాణం విఘ్నేశ శరణమయ్యా విఘ్న వినాయక శరణం శరణం విభవ వినాయక శరణం శరణం సుందర స్వామి శరణం శరణం ఆనంద రూప శరణం శరణం భక్త పరాత్పర సాగిరా ఆపద్ బాంధవ వేగరా అందరి దేవ సాగిరా అనాథనాథ సాగిరా భక్త పరాత్పర సాగిరా ఆపద్ బాంధవ వేగరా అందరి దేవ సాగిరా అనాథనాథ సాగిరా విఘ్నేశ్వర వేగరా కరుణించగ సాగిరా విఘ్నేశ్వర వేగరా కరుణించగ సాగిరా ఆపదలను తీర్చరా ఆచులను బ్రోవరా భక్త పరత్పర సాగిరా ఆపద్ బాంధవ వేగరా అందరి దేవ సాగిరా అనాథనాథ సాగిరా చల్లని దేవ వందనమంటూ నిన్నే కొలిచేము పళ్ళు పూలు ఉండ్రాళ్ళిచ్చి నిన్నే చేరేము గణనాథ శరణం శరణం చల్లని దేవ వందనమంటూ నిన్నే కొలిచేము పళ్ళు పూలు ఉండ్రాళ్ళిచ్చి నిన్నే చేరేము నీవు లేక జగమే లేదు నువ్వే మాకు ఆధారం నీవు లేక జగమే లేదు నువ్వే మాకు ఆధారం కాణిపాక దేవాలయము మాకు కేంద్రమైనది స్వామి పరత్పర సాగిరా ఆపద్ బాంధవ వేగరా అందరి దేవ సాగిరా అనాథనాథ సాగిరా చక్కని స్వామి శరణు అంటూ నిన్నే తలచేము భక్తిగా శ్రద్ధగా చవితికి మేము పండగ చేసేము గణనాథ శరణం శరణం చక్కని స్వామి శరణు అంటూ నిన్నే తలచేము భక్తిగా శ్రద్ధగా చవితికి మేము పండగ చేసేము ఉత్సవాల ఊరేగించి సేవలిన్ను చేసేము ఉత్సవాల ఊరేగించి సేవలిన్ను చేసేము కాణిపాక గోపురమందు నిన్ను చూసి తరించేము భక్త పరాత్పర సాగిరా ఆపద్ బాంధవ వేగరా అందరి దేవ సాగిరా అనాథనాథ సాగిరా భక్త పరాత్పర సాగిరా ఆపద్ బాంధవ వేగరా అందరి దేవ సాగిరా అనాథనాథ సాగిరా విఘ్నేశ్వర వేగరా కరుణించగ సాగిరా విఘ్నేశ్వర వేగరా కరుణించగ సాగిరా ఆపదలను తీర్చరా ఆచులను బ్రోవరా